254 కామేశ్వర బ్రహ్మ విద్య సం భా కామేశ్వర బ్రహ్మ విద్య కామేశ్వరస్య తత్వం పదార్థ సాక్షాత్కారభూతేత్యర్థ యః సాక్షాదపరోక్షాద్రుహ్మ ఇతి శ్రుతేః ఓం కామేశ్వర బ్రహ్మ విద్యాయే నమః. ఆం వి కామేశ్వరుని యొక్క బ్రహ్మ విద్యగాన కామేశ్వర బ్రహ్మ విద్య ఎనబడును, అనగా తత్వం పదార్థముల యొక్క సాధవనుభూతికి హేతుభూతమైన స్వరూపము గలది యః సాక్షాదపరోక్షాద్బ్రహ్మ. శంకర 12.48-377 శంకర గ్రంథ రత్నావళి. సాక్షాత్తుగను అపరోక్షముగను బ్రహ్మయే ఎని శృతి వచన తాత్పర్యము వలన పరమేశ్వరి కామేశ్వరాభిన్నమైన బ్రహ్మ విద్యాస్వరూపిణి ఎని భావము.